జనకోహ వైదేహ కోర్చాదుపావసత్పన్మువాచ నమస్తేస్తు యాజ్ఞవల్క్యానుమాసాదీతి సహోవాచ యథాయీ సమ్రాన్ మహాంతమధ్వానమేష్యం రథం వా నాగం వా సమాదీతైవ మే వైతాభిరుపనిషద్భ్యః సమాహితాత్మాస్యేవం వృందారకాఢ్యః సన్నధీతవేదవక్రోపని కరితో విముచ్యమాన క్వగమిష్యసిహం తద్భగవన్ వేద ఎత్ర గమిష్యామి వైదేహం తద్వక్ష్యామి ఎత్ర గమిష్యసీతి బ్రవీతు భగవానితి. ఇందోహ వై నామై హయోజం దక్షిణేక్షణం పురుషస్తం వాచేతమిందగ్నే సంతమింద్రజిత్యాచక్షతే పరోక్షేణైవ పరోక్ష ప్రియాహివ హి దేవా ప్రత్యక్షద్విషః. అథైతద్వామే క్షణి పురుషరూపమేషాస్య పత్నీ విరాట్ తయోరేష సగ్గస్తావో జయేషోంతర్హృదయ ఆకాశోథైనయోరేతదన్నం జయేషోంతర్హృదయే లోహితపిండోథైనయోరేతప్రావరణం యతే తదంతర్హృదయే జాలకమివాసైనయోరేషా శృతిస్సంచరణీయైషా హృదయాదూర్ ్యుచ్చరతి యథాకేశస్సహస్రథాభిన్నగేమస్తీనామనాద్యోంతర్హృదయే ప్రతిష్ఠితా భవంతేతాభిర్వాకే తదాశ్రవదాశ్రవతి తస్మాదేశ వివిక్తాహారతర ఇవైవ భవత్యస్మాచ్ఛారీరాదాత్మన. పరస్య ప్రాచీరి ప్రాంత ప్రాణా దక్షిణాది దక్షిణే ప్రాణా ప్రతీచీరి ప్రత్యంత ప్రాణా ఉదీచీరి భుజంత ప్రాణా ఊర్ధ్వాదిగోర్ధ్వా ప్రాణా అమాచీది గవాంత ప్రాణా సర్వాధిక సర్వే ప్రాణా సగేష నేతి నేత్యాత్మాభిహ్యో నహి గృహ్యతే శీర్యో నహి శీర్య సంగో నహి సద్యతే హితోనం వ్యథకేన హిష్యత్యభయం వైజనక ప్రాప్తోవాచయాజ్ఞవల్క్య సవోవాచజనకో వైదేహో భయంతాగచ్చతాజ్ఞవల్క్య యో నో భగవన్నభయం వేదయతే నమస్తే మే విదేహా అయమహమస్మి. జనకర్వేష వైదేహ్యాజ్ఞవల్క్యోజామ సమేనే నవదిష్టైత్యథ యజ్జనకస్య వైదేహో యాజ్ఞవల్క్యశ్చాగ్నిహోత్రే సముదాతే తస్మై హయాజ్ఞవల్క్యో వరందరో సహకామ ప్రశ్నమే భౌరే తగ్నేహాస్మై దదౌ తద్వేష సంరాడేవ పూర్వ ప్రచ్ఛా. యాజ్ఞవ్యుంజ్యోతిరయం పురుష ఇత్యాదిత్యజ్యోతిస్సంరాడితి హోవాచాదిత్యేనైవాయం జ్యోతిషాస్తే పల్లియతే కర్మ కురుతే విపల్యేతీత్యే మే వైదవ్యాజ్ఞవల్క్యా. అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్యుంజ్యోతి దేవాయం పురుష ఇది చంద్రమాదేవాస్తుభవతీతి చంద్రమదైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీయత్యే భమే వైద్యాజ్ఞవల్క్యా. అస్తమిత ఆదిత్యేయాజ్ఞవల్క్యచంద్రమస్తమితే కింజ్యోతి దేవాయం పురుష ఇత్యగ్నిదేవాస్య జ్యోతిర్భవతీత్యగ్నిదైవాయం జ్యోతిషాస్తే పల్యజతే కర్మ కురుతే విపల్యేదీత్యేదమే వైపద్యాజ్ఞవల్క్యా. అస్తమిత ఆదిత్యేయాజ్ఞవల్క్యచంద్రమస్యస్తమితే శాంతేజ్ఞు కింజ్యోతి దేవాయం పురుష ఇతి వా దేవాస్య జ్యోతిర్భవతీతి వా శ్రీవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి తస్మాద్వైసంగాలపి యత్ర స్వపాయం నది నిజ్ఞాయతే స యత్ర వాగుచ్చరత్యుపైవ తత్రన్యే తీరిత్యే వై తద్యాజ్ఞవల్క్యా. అస్తమిత ఆదిత్యేయాజ్ఞవల్క్య చంద్రమస్యస్తమితేషాం తేజ్ఞౌషాం తాజాం వాచికిం జ్యోతిరేవాయం పురుషయ్యాత్మైవాస్యజ్యోతిర్భవతీయ్యాత్మైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి కథమాత్మేతియోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యం తజ్జ్యోతిః పురుషః ససమానః సన్న భూలోకావను సంకరచి ధ్యాయతీవలేలాయతీవ స్వప్నాభూత్వే మల్లోకమతిక్రామతి మృత్యోరూపాణి స వా అయం పురుషో జాయమానః శరీరమభిసంపద్యమానః పాప్మభిస్తగ్నే సృజ్యతే స ఉత్క్రామణ్యమానః పాప్మనో విజహాతి తస్య వాగేతస్య పురుషస్య ద్వేయేవ స్థానే భవత ఇదం చ పరలోకస్థానం చ సంధ్యం తృతీయజ్ఞ స్వప్నస్థానం తస్మిన్ సంధ్యే స్థానే తిష్టన్నే తే ఉభే స్థానే పశ్యతీదం చ పరలోకస్థానం చాత యథాక్రమోయం పరలోకస్థానే భవతి తమాక్రమమాక్రమ్యాభయాం ప్రాప్మన ఆనందాజ్ఞశ్చ పశ్యతి స యత్ర ప్రస్వపిత్యస్య లోకస్య సర్వావతో మాత్రామపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాసా స్వేన జ్యోతిషా ప్రస్వపిత్యత్రాయం పురుషస్వయం జ్యోతిర్భవీ న తత్ర రథా న రథయోగాన పంతానాభవంత్యత రథాం రథయోగాన్ పథసృజతే న తత్రానందామద ప్రముదోభవంత్యథానందాన్ ముఖద ప్రముదసృజతే న తత్ర వేషాంతాపుష్కరిణ్యశ్రవంత్యోభవంత్యథ వేషాంతాన్ పుష్కరిణీ స్రవంతీ సృజతే స హి తత్రా తదేతే శ్లోకాభవంతి స్వప్నేన శారీరమభిప్రహత్యా సుప్తస్సుప్తానభిచాకసీతి శుక్రమాదాయ పునరేతి స్థానజ్ఞే హిరణ్మయ పురుష ఏకహజ్ఞే సహ ప్రాణేన రక్షన్నవరంకులాయం నిరిష్కులాయాదమృతశ్చరిత్వా సయీయతే మృతో యత్ర కామజ్ఞే హిరణ్మయ పురుష ఏకహజ్ఞే సహ స్వప్నాంతముచ్చావచమీయమానో రూపాని దేవః కురుతే బహూని ఉదేవ స్త్రీభిః సహ నోదమానో జక్షదృతే వాపి భయాని పశ్యన్ ఆరామస్య పశ్యంతి న తం పశ్యతి పశ్చనేతి సన్నాయతం బోధయే ఇత్యాహుః దుర్భిడజ్ఞేహాస్మై భవతి యమేష న ప్రతిపద్యతే తో కల్వాహుజాగరిదేశేవాశ్రీషజుతియామిహ్యేవ జాగ్రత్ పశ్యతి తాని శ్రుత్తయిత్యత్రాయం పురుషస్వయం జ్యోతిర్భవతి లోహం భగవతే సహస్రం దదాం యతపూర్ధ్వం విమోక్షాయ బ్రూహీతి స వాయేషయేతస్మిన్ ప్రసాదే దత్తాచరిత్తా దృష్ట్వైవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాప్లవతి స్వప్నాయైవ స యత్తత్ర కించిత్ పశ్యత్యనంతాగతస్తేన భవత్యసంగోక్షయం పురుష ఇత్యేదమే వై తద్యాజ్ఞవల్క్యోహం భగవతే సహస్రం దదాం యతపూర్వం విమోక్షాయైవ బ్రూహీతి సవాయేషేతస్మిన్ స్వప్నే రత్వాచరిత్వా పుణ్యం చ పాపం చ గుణప్రతిన్యాయం ప్రతియోగ్రవతి బుద్ధాంతాయైవ స యత్తత్ర కించిత్ పశ్యత్యనన్వాగతస్థేన భవత్యసంగోక్ష్యయం పురుష ఇత్యేవ మే వై పద్యాజ్ఞవల్క్యసోహం భగవతే సహస్రం దదాం యతూమధ్వం విమోక్షాయైవ బ్రూహీతి స వాయేషయేతస్మిన్ బుద్ధాంతే రత్తాచరిత్తా దృష్ట్వైవ పుణ్యం చ పాపం చ గుణప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాంతాయైవ తదిర్థా మహామత్స్య కుభే కూలే అను సంచరతి పూర్వం చాపరం చైవ మేవాయం పురుషయే తాముభావం తామను సంచరతి స్వప్నాంతం చ బుద్ధాంతం చ తద్యథాకాశే వాసుపన్నో వాపి పరిపత్యశ్రాంతస్తగ్నేహత్యపక్షౌ సంగయాయీ వద్ధియతే వామే వాయుం పురుషయే తస్మా అంతాయ ధావతి యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి. అస్తితానామనాడ్యో యథాకేశస్రధాభిన్నస్తావతాన్ని శుక్లస్ నీలస్ పింగళస్ హరితస్ లోహిత పూర్ణా అథ క్షత్రీరం ఘంతీవ జనంతీవ హీవ విచ్ఛాయతి దత్తమివ పతతి యదేవ జాగ్రద్భయం పశ్యతి తదత్రా విద్యమన్యకేత యత్ర దేవైవ రాజేవాహమేవేదగ్నే సర్వోస్మి మన్యదేశోస్య పరమో లోకః. తద్వా అస్తీతదిచ్చం వా అపహరపాత్మా భయజ్ఞే రూపం సద్యథాత్రియజాత్రియాసం పరిష్పక్వో న వాక్యం కించన వేదనాంతరమేదమేపాయం ప్రాజ్ఞేనాత్మనాసం పరిష్పక్వో న వాక్యం కించన వేదనాంతరం. తద్వా అస్తీతదాత్తకామమాత్మకామమకామగ్నే రూపజ్ఞే శోకాంతరం. అత్ర పితా పితా భవతి మాతా మాతా లోకా అలోకా దేవా అదేవా వేదా అవేదా అత్తస్తేనోస్తేనో భవతి భ్రూణః భ్రూణః చాండా లోకాండాల పౌల్కసో పౌల్కసశ్రమణో శ్రమణస్తాపసో తాపసో నున్వాగతం పుణ్యేనానున్వాగతం పాపేన దీయన్నో హి తదా సర్వాం శోకాన్ హృదయస్య భవతి. యద్వైతన్న పశ్యతి పశ్యం వైతన్న పశ్యతి నహి ద్రష్టర్ద్రష్టేర్విపరిలోకో విద్యతే వినాశిత్వాన్ నరు తద్విజీయమస్తి తతోన్యద్విభక్తిం యత్పశ్యేత్. యద్వైతన్న జిగ్రతి జిగ్రం వైతన్న జిగ్రతి నహి భ్రాతుర్భ్రాతేర్విపరిలోకో విద్యతే వినాశిత్వాన్ నరు తద్విజీయమస్తి తతోన్యద్విభక్తిం యజ్జిగ్రేత్. యద్వైతన్న రసయతే రసయం వైతన్న రసయతే నహి రసయతు రసయతేర్విపరిలోకో విద్యతే వినాశిత్వాన్ నరు తద్విజీయమస్తి తతోన్యద్విభక్తిం యద్రసయే. యద్వైతన్న వదతి పదం వైతన్న వదతి నహి వక్త్వం వక్తేర్విపరిలోకో విద్యతే వినాశిత్వాన్ నరు తద్విజీయమస్తి తతోన్యద్విభక్తిం యద్వదేత్. యద్వైతం నశృణోతి శృణ్వన్ వైతం నశృణోతి నహి శ్రోతు శృతేయం విపరిలోపో విద్యతేనాశిత్వాన్ నదు తద్విజీయమస్తి తతోన్యద్విభక్తిం యచ్చుయాత్. యద్వైతం నమనుతేమం వానో వైతం నమనుతేన హిమంతం మతేయం విపరిలోపో విద్యతే వినాశిత్వాన్ నదు తద్విజీయమస్తి తతోన్యద్విభక్తిం యన్మన్వీత. యద్వైతన్న స్పృశతి స్పృశం వైతన్న స్పృశతి నహి స్పృష్టు స్పృష్టేర్విపరిలోకో విద్యతే వినాశిత్వాన్ నరు తద్విజీయమస్తి తతోన్యద్విభక్తిం యత్స్పృశేత్. యద్వైతన్న విజానాతి విజానం వైతన్న విజానాతి నహి విజ్ఞాతుర్విజ్ఞాతేర్విపరిలోకో విద్యతే వినాశిత్వాన్ నరు తద్విజీయమస్తి తతోన్యద్విభక్తిం యద్విజానీయాత్. యత్ర వాన్యతిరస్యాత్తత్రాణ్యోన్యత్తస్యేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యోన్జగ్రసయేదన్యో సోమలోకస్తంబ్రాయినమనుషసాసజాజ్ఞవల్క్యేషాస్య పరమాగతిరేషాస్య పరమాసంపాదేశోస్య పరమో లోకయేషోస్య పరమ ఆనందయేతస్యైవానందస్యాన్యామి భూతాభిమాత్రాముపజీవంతి. తయో మనుష్యాణ్యాధిపతిష్పర్వైర్మానుష్యకైర్భోగైస్తంపన్నతమస్తమనుష్యానాం పరమ ఆనందోషయేషమనుష్యానామానందాస్తేకపితృనాంచితలోకానామానందోషయేషితృనాంచితలోకానామానందాస్తేకో గంధర్వలోకానందోషయేషం గంధర్వలోకానందాస్తేక కర్మదేవానామానందోమభిసంపద్యం తేషయేషం కర్మదేవానామానందాస్తేక ఆజానదేవానామానందో శ్రోత్రియోజినోకామోతేషతంతజాపతిలోకానందోయశ్రోత్రియోజినోకామోతేషతంతజాపతిలోకానందాస్తేకో బ్రహ్మలోకానందోయశ్రోత్రియోజినోకామోతైషేవ పరమానందగేషబ్రహ్మలోకస్తం రాజితిహోవాచయాజ్ఞవ్యస్తోహం భగవతేహస్తందాంయతూవద్భ్రంభిమోక్షాయైవ్రూహీయ్యత్రహయాజ్ఞవల్ప్యోమిభయాంచకారమేధావీరాజాసంతేభ్యోభాంతేభ్యముదరౌత్సీభి స్వప్నాంతేరత్వాచరిత్వాదృష్టైవంబిం చ పాపం చ పునఃప్రతిన్యాజం ప్రతిజోన్యాద్రవతి బుద్ధాం కాయైవ తద్యసమాహితముత్తద్యాయాదేవమేవాయజ్ఞేసారేర ఆత్మా ప్రాజ్ఞేనాత్మనాంగారూఢకరుత్తజ్ఞన్యాతియత్తేతదోర్ధ్వోచ్ఛ్వాసీభవతి సయత్రాయమణిమానన్యేతిజరయామోపతపకావాణిమానన్ని గచ్చతి తద్యథాం బ్రహ్మోదుంబరం వా పిప్పలం వా బృంధనాక్రముచ్యతయేవమేవాయం మృషయేభ్యోంగేభ్యస్వం ప్రముచ్య పునఃప్రతిన్యాయం ప్రతియోంగ్యాగ్రవతి ప్రాణాయైవ తద్యథాజానమాయాంతముద్రా ప్రత్యేన సూత్రామం జోన్మే పానీరావసై ప్రతికల్పం చేయమాయాయమాగచ్చతీయేమగ్నేహైవం విదగ్నేవాని భూతాని ప్రతికల్పం తయదం బ్రహ్మాయాతీరమాగచ్చతీతి తద్యథాజానం ప్రయజాసంతముగ్రా ప్రత్యేన సూతగ్రామణ్యాభిసమాయంతేమే మమాత్మానమంతకాళే సంతే ప్రాణా అభిసమాయంతి యత్రేతదోద్భ్రోచ్ఛ్వాసీభవతి అయత్రాయమాత్మావల్యన్నేత్తిసమ్మోహమివన్యేత్యథైనమేతేత్రామాభిసమాయంతి సగేతాస్తేజోమాత్రాస్తమభ్యాదానోదయమేవాన్వక్తామతి సగత్రేష చాక్షుష పురుష పరాన్వ్యావర్తతేథారూపజ్ఞో భవతి ఏకీభవతి నపశ్య దీప్యాహురేకీభవతి నిఘ్రదీప్యాహురేకీభవతి నరసగత ఇత్యాహురేకీభవతి నవదతీయ్యాహురేకీభవతి నశృణోతీత్యాహురేకీభవతి నమనుత ఇత్యాహురేకీభవతి నస్పృశదీయ్యాహురేకీభవతి నిదానాతీత్యాహుతస్యైతస్య హృదయస్యాగ్రం ప్రద్యోచతే తేన ప్రద్యోతేనేష ఆత్మా నిష్క్రామతి చక్షుష్టో వా మూర్ధ్నో వాంగేభ్యో వా శరీరదేహేభ్యస్తమత్రామంతం ప్రాణో నోత్రావతి ప్రాణమనోత్క్రామంతజ్ఞ సర్వే ప్రాణ అనోత్క్రామంతి స విజ్ఞానో భవతి స విజ్ఞానమేవాంభవక్రామతి సంవిద్యా కన్మణి సమం వారభేదే పూర్వప్రజ్ఞా తద్యథాజనాయుణశ్యాంతం గత్వాంగమాక్రమమాక్రమ్యాత్మానముపసంజ్ఞేహరత్యేవామేవాజమాత్మేదజ్ఞే శరీరం నిహత్యా విద్యాంగమయుత్వాంగమాక్రమమాక్రమ్యాత్మానముపసంజ్ఞేహరతి తద్యథాపేషస్తారీపేషసు మాత్రామపాదాయాన్యన్నవతరం కళ్యాణతరగ్ఞే పంతంతయే వామేవాయమాత్మేరగ్ఞే శరీరం నిహత్యా విద్యాం గమయిత్వాన్యన్నవతరం కళ్యాణతరగ్ఞే రూపం కురుతేత్యం వాకాం గర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా బ్రాహ్మం వాన్యేషాం వా భూతానాం తమాయమాత్మా బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయశ్చక్షం మయశ్రోత్రమయ పృథివీమయ ఆపోమయో వాయుమయ ఆకాశమయస్తేజోమయో తేజోమయ కామమయో కామమయ క్రోధమయో క్రోధమయో ధర్మమయో ధర్మమయసర్వమయస్తద్యదేతదిదం మయోదోమయ ఇతి యథాకారీ సాధుకారీ సాధుద్భవతి పాపకారీ పాపో భవతి పుణ్య పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనాథో కల్వాహు కామయ దేవాయం పురుష ఇతి స యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ గురుతే యత్కర్మ గురుతే తదభిసంపద్యతే తదేష శ్లోకో భవతి తదేవ సక్తః సహ కర్మణైతి లింగం మనో యత్ర నిషక్తమస్యాత్ ప్రాప్యాంతం కర్మణస్తేహకరోత్యయం తస్మాల్లోకా పునరేత్యస్మై లోకాయ కర్మణితి నుకామయమానోథాకామయమానో యోగామో నిష్కామ ఆత్మకామహాత్మకామో నస్య ప్రాణముక్రామంది బ్రహ్మైవ సంబ్రహ్మాప్యేతి తదేష శ్లోకో భవతి యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదిశ్రుతాః అసమత్యో ముతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుత ఇతి తద్యథా హి నిర్వయనే వల్మీకే మృతా ప్రత్యత్నా సయీతై భామే వేదగ్నే శరీరగ్నే శేతే కాయమ శరీరో మృతప్రాణో బ్రహ్మైవ తేజయే వసోహం భగవతే హస్తం దదామీతి హోవాచజనకో వైదేహః అదేతే శ్లోకా భవంతి అనుపంథా వితత పురాణో మాస్పృష్టోమిత్రోమయైవ తేన ధీరా అపియంతి బ్రహ్మ విదస్వర్గం లోకమితమూవర్ధం విముక్తాః తస్మిన్ ముచ్చులమృతనీలమాహు పింగళజ్ఞే హరితం లోహితం చ ఏష పంథాత్ బ్రహ్మణా ఆనువిత్తస్తేనైతి బ్రహ్మవిత్పుణ్యకృత్తైక సచ్చ అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసకే తతో భూజయివదే తమో యము విద్యాయాజ్ఞేరతాః అనందా నామ తే లోకా అంధేన తమసావృతాః తాభ్యస్తే ప్రేత్యాభిగచ్చంత విద్వాజ్ఞే సోబుధో జనాః ఆత్మానం చేద్విజానీయాదయమస్మీతి పూరుషః కిమిచ్ఛంతస్య కామాయ శరీరమనుసంతరేత్ యస్యానిత్తప్రతిబుద్ధ ఆత్మాస్మిన్ సందేహ్యే జననే ప్రవిష్టః సవిశ్వకృత్స హి సర్వస్య కర్తా తస్య లోకః సగులోక ఏవ ఇహైవ సంతోష విద్వస్తద్వయం నచే దదేతిల్ మహతీ వినష్టిః ఏ తద్ది దృఢమృతాస్తే భవంతే చరే దుఃఖమే వాపియంతి యదేతమను పశ్యత్యాత్మానందేవ మంజసా ఈశానం భూతభం యస్యన తతో విజుగుప్సతే యస్మాదల్వాక్ సంవత్సరోహోభిపరివర్తతే తద్దేవా జ్యోతిషాన్ జ్యోతిరాయునో భాసతే మృతం యస్మిన్ పంచపంచజనా ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవ మన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మామృతో మృతం ప్రాణస్య ప్రాణముఖచక్షుషశ్చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం మనసోయే మనో విదుః తేనికిక్య బ్రహ్మపురాణమగ్ర్యం మనసైవానద్రష్టవ్యం నేహ నానాస్తి కించన మృత్యో సమృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి ఏకదైవానుద్రష్టవ్యమేతదప్రమయం ధ్రువం విరజ పర ఆకాశాచ ఆత్మా మహామృవ తమే ధీరో విజ్ఞాయ ప్రజ్ఞా కుర్వీత బ్రాహ్మణ నానుధ్యాయాద్బహూశ్శబ్దాన్ వాచో విజ్ఞాపనగ్రేహితమితి ప్రవాదే సమహానజ ఆత్మాయోజం విజ్ఞానభజ ప్రాణేషు జయేషోంతరహృదయ ఆకాశప్రత్యుంచేతే సర్వస్య వదీమస్యైషాన సర్వస్యాధిపతి స్వన సాధునా కర్మణా భూయాన్న దేవా సాధునా ఈయానేష సర్వేశ్వరయేష భూతాధిపతిరేష భూతపాలకేష సేతుర్విధరణేషాం లోకానామసంవేదాయ ేదానువచనేన బ్రాహ్మణా విదిశంతి యజ్ఞేన దానేన తపసా నాసకేనైతమేవ విదిత్వాముయద్భవత్యేతమేవ ప్రౌరాజినో లోకమిచ్ఛంతః ప్రౌరజంతే తద్భస్మ వై తత్పూర్వే విద్వాన ప్రజాన్న కామయంతే కిం ప్రజయా కరిష్యామో యేషాం నో జయమాత్మాయం లోక ఇది దేహస్మపుత్రేషణాయా ేషణాయాశ్చోకేషణాయాశ్చుత్రాచర్యంచరంతి యాహ్యే పుత్రేషణా సా విత్తేషణాయా విత్తేషణా సా లోకేషణో ఏష నేదేవత సేష నేతి నేత్యాత్మా దృక్ో నహి దృశ్యతే శీర్యో నహి శీర్యతే సంగో నహి సజ్జతే శితోనం యథతేన దృశ్యత్వే పాపమకరవమిత్యత కళ్యాణమకరవమిత్యుభే గుహై వైషయే చేతరపి నైనం కృతా కృతే తపతః తదేతదృతాభ్యుక్తం ఏష నిత్యోమహిమా బ్రాహ్మణస్య న వర్ధతే కర్మణానోపనీయా తస్యైవ స్యాత్పరవిత్తం విదిత్వా న లిప్యతే కర్మణా పాపకే నేతి తస్మాదేవం విచ్ఛాం క్రోధాం తముపరతస్తి దిక్షుస్సమాహితో భూత్వా మన్యేవాత్మానం పశ్యతి సర్వమాత్మానం పశ్యతి నైనం పాప్మాతరతి సర్వం పాప్మానం తరతి నైనం పాప్మాతపతి సర్వం పాప్మానం తపతి పాపో విరయో విచి బ్రాహ్మణోవత్తే బ్రహ్మలోక సమ్రాజితి హోవాచ జాగ్ఞవ్యస్వహం భగవతే విదేహాం దదామి మాం చాపి సహ దాస్యాయేతి స వా ఏష మహానజ ఆత్మానాదో వసుదానో విందతే వసుయేవం వేదా పవాయేష మహానజ ఆత్మా జరో మరోగతో భయో బ్రహ్మాభయం వై బ్రహ్మాభయద్దేహి వై బ్రహ్మభవతి యయేవం వేద అథ యాజ్ఞవల్క్యే భార్యే భూవతం మైత్రేయీచకాత్యాయనీచకయోర్ష మైత్రేయీ బ్రహ్మవాదినీవ భూవక్రే ప్రజ్ఞేవ తర్హి కాత్యాయం యథ యాజ్ఞవల్క్యోమ్యత్రముపాకరిష్యన్ మైత్రేయేతి హోవాచయాజ్ఞవల్క్య ప్రౌఢగిష్యం వా అరేదమస్మాదస్తి హంతతే నయాకాత్యాయం జాంతం కరవాదీతి సావోవాచ మైత్రేయీయన్మలియం భగో సర్వాపృథివేదిత్యేన భూర్ణా స్యాత్తాన్వహం తేనామృతాహో నేతి నేతి హోవాచ యాజ్ఞవల్క్యో జైవోపకరణవతాం జీవితం తథైవ తే జీవితజ్ఞశ్చాదవసత్వస్య సూనాశాస్తి విత్తే నేతి హన్నాంతిమహం తేన కురుజాం యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి సహోవాచ జాగ్ఞవల్క్య ప్రియా వై ఖలు నో భవతి సతి ప్రియమవృషద్ధంత తర్హి భవత్యేతద్వ్యాఖ్యాస్యామి చేక్షాణస్య దుమేనిధ్యాసస్వేతి సహోవాచ న వాహరే పత్యుత్కామాయ పతిప్రియో భవత్యాత్మనస్సు కామాయ పతిప్రియో భవతి న వాహరే జాయీ కామాయ జాయా ప్రియా భవత్యాత్మనస్తుమాయ ప్రియా భవతి న వా అరే పుత్రణామాయ పుత్రా ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ పుత్రా ప్రియా భవంతి న వా అరే తస్య కామాయ విత్తం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి న వా అరే పశూనా కామాయ పశవ ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ పశవ ప్రియా భవంతి న వా అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మ ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి న వా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి న వా అరే లోకానాం కామాయ లోకా ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ లోకా ప్రియా భవంతి న వా అరే దేవానాం కామాయ దేవా ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ దేవా ప్రియా భవంతి న వా అరే వేదానాం కామాయ వేదా ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ వేదా ప్రియా భవంతి న వా అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంత్యాత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి న వా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతు యాత్మా వా అరే ద్రష్టం యశ్రోతం జోమంతం జోనిధ్యాసితం జో మైత్రేయాత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతమిదజ్ఞ సర్వం విదితం బ్రహ్మతం పరాదాద్యోన్యత్రాత్మనా బ్రహ్మ వేదక్షత్రం తం పరాదాద్యోన్యత్రాత్మనక్షత్రం వేదలోకాస్తం పరాదుర్యోన్యత్రాత్మనోకాన్ వేదదేవాస్తం పరాదుర్యోన్యత్రాత్మనో దేవాన్ వేదవేదాస్తం పరాదుర్యోన్యత్రాత్మనో వేదాన్ వేదభూతాని తం పరాదుర్యోన్యత్రాత్మనో భూత ని వేద సర్వం తం పరాదాద్యోన్యత్రాత్మనస్తర్వం వేదేదం బ్రహ్మేదం క్షత్రమి మే లోకాయి మే దేవాయి మే వేదాయి మాని భూతానీరజ్ఞ సర్వం యదయమాత్మా యథాగుందుభేర్హన్యమానస్య న బాహ్యాం శబ్దాం శక్నుయాత్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభ్యాగాతస్య వా శబ్దో గృహీతః యథాహంఠస్య ధ్మాయమానస్య న బాహ్యాం శబ్దాం శక్నుయాత్ గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖధ్మస్య వా శబ్దో గృహీతః యథాయమానాయన బాహ్యాన్ శబ్దాన్ శక్నుయా గ్రహణాయ వీణాయై తు గ్రహణేన వీణాదాదస్య వా శబ్దో గృహీతః యథాగ్రేహాగ్నేరబ్ధాహితస్య పృథగ్భూమాదినిశ్చలంతేవం వా అరేశ్చ మహతో భూతస్య నిశ్వసితమేతద్యదృగ్వేదో యజుర్వేదః సామవేదో సర్వాంగిరస ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాంజనం వ్యాఖ్యానాని వ్యాఖ్యానాని తజ్ఞహుతమాసితం పాయితమయం చ లోకః పరస్య లోకః సర్వాణి చ భూతాన్యస్యైవైతాని సర్వాణి నిశ్వసితాని యథా సర్వాసామపాగ్ఞ సముద్ర ఏకాయ నమేవగ్ఞ సర్వేషాద్యస్పర్శాదాం త్వగేకాయ నమేవగ్ఞ సందేహాం గంధానాం నాసికైకాయ నమేవగ్ఞ సర్వేషాగ్నేరసానాం జిహ్వైకాయ నమేవగ్ఞ సర్వేషాగ్నేరూపానాం చక్షురేకాయ నమేవగ్ఞ సర్వేషాగ్నేశబ్దానాగ్రశ్రోత్రమేకాయ నమే సర్వేషాగ్నే సంకల్పానాం మనవేకాయ నమేవగ్ఞ సర్వాసాం విజ్ఞానాగ్ఞ హృదయమేకాయ నమేవగ్ఞ సర్వేషాం కర్మణాగ్నే హస్తానేకాయ నమేవగ్ఞ సర్వేషామానందానాముపస్థలేకాయ నమేవగ్ఞ సర్వేషాం విసర్గానాం పాయురేకాయ నమేవగ్ఞ సర్వేషామద్ధనాం పాదావేకాయ నమేవగ్ఞ సర్వేషాం వేదానాం వాగేకాయనం సయథాసైందవఘనోనంతరో బాహ్యకృత్స్నోరథఘన దేవైవం వా అరే జయమాత్మానంతరో బాహ్యకృత్స్నఃప్రజ్ఞానఘన ఏవైతేభ్య భూతేభ్యః సముత్థాయతాం ఏవాను వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తిత్యరే బ్రవీమీతి భోవాచగాఖ్యవంచః తావోవాచ మైత్రేయత్రైవమా భగవాన్ మోహాంతమాపీపి పన్న వా అహమిమం విజానామీతి సహోవాచ న వా అరేహం మోహం ప్రవీణ్య వినాశీ వా అరే జయమాత్మానుచ్చిత్తి ధర్మా యత్ర హిద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరజ్ఞేరయతే తదితర ఇతరమభివదతి తదితర ఇతరజ్ఞే శృణోతి తదితర ఇతరం మనుచే ఇతరం విస్మృతతి తదితర ఇతరం విజానాతి యత్రత్వస్య హర్మమాత్మై బాహోత్తత్తేన కంభస్యేత్తత్తేన కంజిఘ్రేత్తత్తేన కజ్ఞేరసయేత్తత్తేన కమభివదే తత్తేన కజ్ఞే శృణుజాత్తత్తేన కం మన్వేత తత్తేన కం గణిసృజేత్తత్తేన కం విజానీయాత్ దేనేనజ్ఞే సర్వం విజానాతి సంకేన విజానీయాత్ సయే నేతి నేత్యాత్మా గృహ్యో నహి గృహ్యతే శీర్యో నహి శీర్యతే మంగో నహి సజ్జతే జఖతేన రిష్యతి విజ్ఞాతారమరే కేన విజానీయాదిత్యుక్తానుశాసనాసి మయిత్రేయే తావదరే ఖల్వమృతత్వమితి హోత్రాయాజ్ఞవల్కో విజహారా అథవ్ఞౌతిమాశ్యోగౌపవనాద్గౌపవన్ౌతిమాశ్యాద్గౌపవనాద్గౌపవన్ౌతికాద్గౌతికౌందిన్యాద్గౌందిన్యాంజిల్యాక్షాంజిల్యౌతికాచ్చౌతమాచ్చౌతమ ఆగ్నివేశ్యాగ్నివేశ్యోగాద్యాద్యోగాద్యాద్యాద్యో గౌతమ శ్రైతవ పారాగర్యాయణ వాద్యాయనాద్యాద్యాయన ఉద్దాలకాయ నాదుద్దాలకాయ నో గాబాలాయ నాద్యాబాలాయ నా మాధ్యంజనాయన మాధ్యంజనాయన సౌకరాయ నా సౌకరాయ నకాశాయ కాషాయ నత్సాయకాయ నాత్సాయకాయ నః కౌశికాయ నే కౌశికాయ నిహి ఘృతకౌశికాఘృతకౌశిక పారాధర్యాయణాత్ పారాధర్యాయణ పారాసంజాత్ పారాసంజో జాతోకన్యా జాతోకన్య ఆసురాయణాత్రయాసురాయణ త్రైవణే త్రైవణి రౌపజంధనే రౌపజంధని రాసురే రాసురి భారద్వాజాత్ భారద్వాజ ఆత్రే యాదాత్రేయ మాన్మాన్మిర్గోతమాద్గోతమో గౌతమా గౌతమో వాచ్యాద్వాచ్యాండ్రియాండ్రియ్యైశ్వర్యాప్యాప్యైశ్వర్యకాప్యకుమారహారీ కాకుమారహారీతో గాలవాద్ధీ కౌండ్రిం జాద్విదత్వే కౌండ్రిం యావత్సనపాదోవాభ్రవాద్వత్సనపాద్వాభ్రవః పథశోభరాత్మన్థా శోభరో యాస్యాదాంగిరసారయాస్య ఆంగిరస ఆభూతే స్వాష్ట్రాభూతిస్వాష్ట్రోస్వరూపస్వాష్ట్రోస్విభ్యామశ్వినోదీత ఆధర్వణ్యన్నాధర్వణో సర్వణో దైవాదసర్వా దైవో మృత్యోక్తాద్భగ్నేశనాన్మృత్యుక్తాద్భగ్నేశన ప్రద్భగ్నేశనాద్భగ్నేశన ఏకరిషేరేకరిషిర్విప్రచిత్తేర్విప్రచిత్ తిర్యష్టేర్యస్తనారుస్తనారుస్తనాతనాత్సనాతనస్తనగాత్సనగః పరమేష్ఠిన పరమేష్ఠీ బ్రహ్మణో బ్రహ్మస్వయం బ్రహ్మణే నమః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం బ్రహ్మఖం పురాణం వాయురంఖమితి హస్మాః కౌరవ్యాయనే పుత్రో వేదోయం బ్రాహ్మణాపితుర్వేదేన యద్వేదితవ్యం. ప్రజాప్రాజాపత్యా ప్రజాపతోపి తరిబ్రహ్మచర్యమోషద్వే వా మనుష్యా అసురా ఉషిత్వా బ్రహ్మచర్యం దేవాభూతం ప్రవీతన భవానితి చేద్యోహై తదక్షరమువాచదయితుం యజ్ఞాశిష్టా. ఇదిం యజ్ఞాదిష్మేతి హోచద్గామ్యతేతి న ఆత్రేద్యోమితి హోవాచం యజ్ఞాదిష్టేతి. అథ హైనం మనుష్యాభూజ్రవీతునో భవానితి చేక్షరముచరయిజ్ఞాసిష్టా. ఇదిం యజ్ఞాసిష్మేతి హోదత్తేతి న ఆత్రేత్యోమితి హోవాచం యజ్ఞాసిష్టేతి. అథ హైన మధురాభూచ్రవీతున భవానితి ద్రోహైత దేవాక్షరముచరయిజ్ఞాసిష్టా. ఇదిం యజ్ఞాదిష్మేతి హోతద్దయధ్వమితి నేత్యోమితి హోవాచం యజ్ఞాదిష్టేతి. తదేకదేవైషాభిగనువదతి స్తనయిర్దగదరీతి దామ్యతదత్తదయధ్వమితి. తదే తత్ర యజ్ఞేసి క్షేత్రమం దానందయామితి. ఏష ప్రజాపతిర్యద్ధృతయమేతద్బ్రహ్మైతత్సర్వం తదేతత్యక్షరజ్ఞే హృదయమితి హృజిత్యేకమక్షరమభిహరంత్యస్మై స్వాస్త్రాం నేతయ ఏవం వేదయత్యేకమక్షరం దదత్యస్మై స్వాస్త్రాం నేతయ ఏవం వేదయమిత్యేకమక్షరమేతి స్వర్గం లోకం యేవం వేద. తద్వైతదేతదేవ సదాసత్యమేవోహైతం మహద్యక్షం ప్రసమజం వేద సత్యం బ్రహ్మేతి జయతి మాం లోకాంజితజిన్వసావసద్యజేతమేతం మహద్యక్షం ప్రసమజం వేద సత్యం బ్రహ్మేతి. సత్యగ్రహ్యేవ బ్రహ్మా ఆపయే వేదమగ్ర ఆదుస్తా ఆపస్తత్యమసృజంత సత్యం బ్రహ్మ. బ్రహ్మ ప్రజాపతిం ప్రజాపతిర్దేవాగ్రస్తే దేవాః సత్యమేవోపాసతే. తదేకత్రక్షరజ్ఞే సత్యమితి సయిత్యేకమక్షరంతీత్యేకమక్షరయ్యమిత్యేకమక్షరం ప్రథమోత్తమే అక్షరే సత్యం మధ్యతో నృతం. తదేకనృతమభయతః సత్యేన పరిగృహీతజ్ఞే సత్యభూజమే భవతి నైవం విద్వాసమృతజ్ఞేహినస్తి. తద్యత్తత్సత్యమసోదహాదిత్యో జయేషజే తస్మిన్ మండలే పురుషో యశ్చాజం దక్షిణేక్షన్ పురుషస్తావేతావన్యోన్యస్మిన్ ప్రతిష్ఠితోస్మిభిరేషోస్మిన్ ప్రతిష్ఠిత ప్రాణేరయమముష్మిన్ సజదోక్రమిష్యన్ భవతి శుద్ధమేవేతన్ మండలం పశ్యతి నైనమే తేరస్మయః ప్రత్యాయజంతి. యేషజే తస్మిన్ మండలే పురుషస్తస్య భూరితి శిరఏకగ్నే శిరఏకమే తదక్షరం భువజితి బాహూద్వేయేతే అక్షరేశ్వరితి ప్రతిష్టాద్వే ప్రతిష్ఠే ద్వేయేతే అక్షరేశ్వోపనిషదహరితి హంతి పాత్మానంజహాదితయేవం వేద. యోయం దక్షిణేక్షన్ పురుషస్తస్య భూరితి శిరఏకగ్నే శిరఏకమే తదక్షరం భువైతి బాహూ బాహూద్వేయేతే అక్షరేశ్వరితి ప్రతిష్టాద్వే ప్రతిష్ఠే ద్వేయేతే అక్షరే తస్యోపనిషదహమితి హంతి పాత్మానం జహాతి చ ఏవం వేదా.